122 సర్వజ్ఞ సం భా సర్వజ్ఞ అలూప్త నిత్యజ్ఞాన స్వరూపేణ సామాన్య రూపేణ సర్వం జానాప్రీతి సర్వజ్ఞ యః సర్వజ్ఞః సర్వవిత్ ఇతి సృశ్రేయః ఓం సర సర్వజ్ఞాయే నమః. ఆం వి నిత్యమలుప్త జ్ఞాన స్వరూపముతోను సామాన్యముగాను సర్వమును తెలుసుకొనున్నది యస్ సర్వజ్ఞః సర్వవిత్ పరమేశ్వరుడు సర్వజ్ఞుడు సర్వవిదు గని శృతి చెప్పుచున్నది. ఆ బ్రహ్మానపాయిని బ్రహ్మాణి యగు త్రిపుర సుందరి తాదృశ సర్వజ్ఞత్వ సర్వవితృత్వాదులు గలదగుటం చేసి సర్వజ్ఞాయని గానము చేయబడుచున్నది.